సింగారాల పైరుల్లోన బంగారాలే పండెనంట పాడాలి, డబ్బుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండెనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండెనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. కొత్తగా ఇప్పుడే పుట్టావాని అనుకోమంటారా, బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీ కది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. పూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లో నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా, నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే రందడేది లేదే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండెనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా, మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే, నానేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం నీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండెనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.